వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపౌ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపౌ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినోదం అగణిత గుణనామం అంబుజోద్భవ వినోదం అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపౌ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. మకర కుండల ధర మదన గోపాలం మకర కుండల ధర మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపౌ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం.